220 హ్రీంకారతరు మంజరి సం ధా హ్రీంకారతకు మంజరి ఫలాదినః స్వారుఢ జనాన్ పతనాదిభ్యః ప్రతిబంధ కేభ్యస్తారేతి పారం ప్రాపయతి ఫలలాభేన సంతోషేతీతి తకు ఉశ్రీంకరస్య కల్పాదితరుః దృష్టాంతీకృతః. ప్రేక్షాలతాం సంవాద్రివృత్తి జనకత్వేన శాఖోపశాఖాగ్రగత పుష్పమంజరి ఫలకారణ యోగ్యతాం జ్ఞాపయతిన పురుషార్థార్థినాం అసంశయప్రణ తకత్వేన ప్రత్యక్ స్వరూప సతీ గురుపదిష్ట మంత్రదేవతాత్మక. శంకర 12-42 వరకు తయ మంత్రోపాసనాయమభిముఖీకరణేన పురుషార్థాన్ ప్రాపయతీతి మంజరీ సాదృశ్యం ప్రాప్తం పరదేవతాయ ఇతి వివేచనీయం టు ఓం హ్రీం కాతకు మంజర్యే నమః. ఆం వి తారేతీతి తరుహతరింపజేయనదిగాన తరువు అనగా వృక్షము ఆ ఫలములనాశించి వృక్షాధిరోహణము చేయు జనులను చెట్టుపైకి ఎక్కుటలో ప్రతిబంధక ములైన పతనాదుల నుండి రక్షించునది పరమును జేర్చునది అనగా ఫలప్రాపకమై సంతుష్టులను జేయినదిగాన తిరువని వ్యవహరింపబడును. హ్రీంకారమునకు కల్పనృక్షాదులతో దృష్టాంతము చెప్పబడినది. పండితులకు సంవాదిప్రణు తిని కలిగించు నదగుటచే శాఖోపశాఖలుగా వాదము సల్పుచున్న సమయమున శాఖోపశాఖాగ్రములందున్న పుష్పగుచ్ఛము ఫలకారణ యోగ్యతను జ్ఞాపకము చేయుచున్న దానివలే పరమ పురుషార్థమైన మోక్షార్థులను నిస్సంశయముగా ప్రవర్తింపజేయును. ఆ కారణము చేత ప్రత్యక్ బ్రహ్మస్వరూపిణియే గురుపదిష్టమైన మంత్రదేవతాత్మగా మంత్రోపాసన ఎందు భక్తులను అభిముఖులనుగా జేయుట ద్వారా పురుషార్థ ప్రాపక ఎగుచుండును. అందువలన పరదేవతకు మంజరీ సాదృశ్యము ప్రాప్తమైనదని వివేచనీయము కావున హ్రీంకారతరు మంజరి యను నామముతో శ్రీ లలితా త్రిపురసుందరి వెలుగొందుచున్నదని తెలియవలయను. లలితా త్రిసతీ భాష్య శ్లో సకారాఖ్య సమరస సకలగమ సంస్తుత సర్వ వేదాంత తాత్పర్యభూమి సదసదాశ్రయ.